అథ తృతీయకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. మనుష్యేషు గురు గురు మనుష్యేషు

సువర్మాసేద్ధాసేత్సువర్మాసేన్మయమయ్యాసేద్ధాసేన్మయి మేధాం మేధాం మయ్యాసేద్ధాసేన్మయి మేధాం మయమయ మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రజా ప్రజాం ప్రజాం మయమయ ప్రజాం మయమయ ప్రజాం మయమయ ప్రజాం మయి ప్రజాం మయమయ ప్రజాం ప్రజాం మయి అగ్నిరగ్నిర్మయ ప్రజాం ప్రజాం మయి అగ్ని ప్రజాగ్నిరగ్నిర్మయమయ అగ్నిస్తేజస్తేజోగ్నిర్మయమయ అగ్నిస్తేజస్తేజోగ్నిరగ్నిస్తేజో దాతు దాతు తేజోగ్నిరగ్నిస్తేజో దాతు తేజో దాతు తేజస్తేజో దాతు మయి మయి మేధాం మేధాం మయమయ మేధాం మయమయ మేధాం మయమయ మేధాం మయి మేధాం మయమయ మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రజా మయి ప్రజాం ప్రజాం మయమయ ప్రజాం మయమయ ప్రజాం మయమయ ప్రజాం మయి మయమయ ప్రజాం ప్రజాం మయీంద్ర ఇంద్రోమయ ప్రజాం ప్రజాం మయీంద్ర ప్రజామితి ప్రజా మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి ప్రజాం ప్రజామయ ప్రజాం ప్రజాం మయి సూర్య ప్రతిహర్తార ఇంద్రో నిధనం నిధనమింద్ర ఇంద్ర ఇంద్రో నిఘనంతే నిఘనమింద్ర ఇంద్రో నిఘనంతే నిఘనం నిఘనంతే దేవా దేవాస్ నిఘనం నిఘనంతే దేవామితి నిఘనం దేవా దేవాస్ దేవా ప్రాణభృత ప్రాణభృతో దేవాస్ దేవా ప్రాణభృత ప్రాణభృత ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి ప్రాణభృత ఇది ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణం మయి దదతు దదతు మయి ప్రాణం ప్రాణం మయి దదతు ప్రాణం మయి దదతు దదతు మయి మయి దదత్తేతదేతదదతు మయి మయి దదత్తేతదేతదేతదత్తేతద్వై సర్వం సర్వం వా ఏతదేతద్వై సర్వం పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ పృథివీ ప ప్రియం ప్రియమింద్రస్ేంద్రస్ ప్రియం బాధ ప్రియం బాధ ఉపోహ బాధ ప్రియం ప్రియం బాధ ఉప

సూర్యస్ రూపేణ సూర్యస్య రూపేణ రూపేణ సూర్యస్య ప్రియం బాధో అప్యవిబాధ ప్రియం బాధో అపి విశ్వాని విశ్వ విశ్వాని పరిపరి విశ్వాని కావ్యా కావ్యా విశ్వాని పరిపరి విశ్వాని కావ్యా విశ్వాని కావ్యా కావ్యా విశ్వాని విశ్వాని కావ్యాని కావ్యాని విశ్వాని కావ్యాని కావ్యానేమిర్ కావ్యా కావ్యానేమిశ్చక్రం చక్రం నేమి కావ్యా కావ్యానేమిశ్చక్రం నేమిశ్చక్రం చక్రం నేమిర్ నేమిశ్చక్రమివేవ చక్రం నేమిర్ నేమిశ్చక్రమివ చక్రమివేవ చక్రం చక్రమివా భవద భవదివ చక్రం చక్రమివా భవద అభవదిత్యభవద్ అపామపాం వైవ అపాన్నామధేయం నామధేయమపాం వైవ అపాన్నామధేయం నామధేయం గుహ్యం గుహ్యం నామధేయం అపామపాన్నామధేయం గుహ్యం గుహ్యం నామధేయం గుహ్యం గుహ్యం గుహ్యం యదాధావ ఆధావ యద్గుహ్యం గుహ్యం యదాధావ ఆధావ మాందాసు మాందా ఆస్వాధావ ఆధావ మాందాసు తే మాందా ఆస్వాధావ ఆధావ మాందాసు మాందాసు తే మాందాసు మాందాసు శుక్ర శుక్ర తే మాందాసు మాందాసు శుక్ర శుక్ర శుక్ర గో శుక్ర గో శుక్ర శుక్ర శుక్రమా శుక్ర గో శుక్ర శుక్ర శుక్రమా శుక్రమా శుక్ర గో శుక్రమా ధూ నోమి ధూ నోమ్యా శుక్ర గో శుక్రమా ధూ నోమి ఆధూ నోమి ధూ నోమ్యా ధూ నోమీతి ధూ నోమి ధూ నోమీత పామపామేవ నామధేజేన నామధేజేనైవ పామపామేవ నామధేజేన నామధేజేన గుహ్యేన గుహ్యేన నామధేజేన నామధేజేన గుహ్యేన దివో దివో గుహ్యేన నామధేజేన నామధేజేన గుహ్యేన దివేజేన దివో దివో గుహ్యేన గుహ్యేన దివో వృష్టిం వృష్టిం దివో గుహ్యేన గుహ్యేన దివో వృష్టిం వృష్టిమవ వృష్టిం వృష్టిమవ రుంధే రుంధేవ వృష్టిం వృష్టిమవ రుంధే రుంధే శుక్రగో శుక్రగో రుంధే రుంధే శుక్రం తే శుక్రగో రుంధే రుంధే శుక్రం తే శుక్రగో శుక్రం తే శుక్రేణ శుక్రేణ తే శుక్రగో శుక్రం తే శుక్రేణ శుక్రేణ శుక్రేణ తే తే శుక్రేణ గృహామి గృహామి గృహామి శుక్రేణ గృహామి ఈశత ఈశతే వృష్ట్యా రశ్మజో రశ్మజో సూర్యస్య రూపేణ సూర్యస్య సూర్యస్య రూపేణ రూపేణ రూపేణ సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య రూపేణ రూపేణ సూర్యస్య రశ్మిభి సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభిర్ దివో దివో రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభి శివః దివో దివో రశ్మిభి రశ్మిభి దివో వృష్టిం వృష్టిం దివో రశ్మిభి రశ్మిభి దివో వృష్టిం రశ్మిభిరితి రశ్మిభిః దివో వృష్టిం వృష్టిం దివో దివో వృష్టిం చ్యావయతి చ్యావయతి వృష్టిం దివో దివో వృష్టిం చ్యావయతి వృష్టిం చ్యావయతి చ్యావయతి వృష్టిం వృష్టిం చ్యావయత్యా చ్యావయతి వృష్టిం వృష్టిం చ్యావయత్యా చ్యావయత్యా చ్యావయతి చ్యావయత్యాస్మిన్నస్మిన్నాస్యావయతి చ్యావయత్యాస్మిన్న అస్మిన్నస్మిన్నాస్మిన్నుగ్రా ఉగ్రాస్మిన్నాస్మిన్నుగ్రా ఉగ్రా ఉగ్రాస్మిన్నస్మిన్నుగ్రా అజుచ్యమురుచ్యమురుగ్రా అస్మిన్నస్మిన్నుగ్రా అజుచ్యమురుగ్రా అజుచ్యవరదుచ్యవరుగ్రా ఉగ్రా అజుచ్యవరుదీత్యజుచ్యవరుగ్రా ఉగ్రా అజుచ్యవరుదీత్యజుచ్యవరుచ్యవృత్యాహేత్యజుచ్యవరుచ్యవృత్యాహేతీత్యాహయథాయుదుర్యథాయుదురాహేతీత్యాహయథాయజుః సోమాయ జుహోతి జుహోతి సోమాయ జుహోతి పరా పరా జుహోతి సోమాయ జుహోతి పరా పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై పరా జుహోతి పరా పరా పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై పరా జుహోతి జుహోతి పరా వై వై ప ఆజురాజరేతస్యైతస్యాజ ప్రాణ ప్రాణ ఆజురేతస్యైతస్యాజ ప్రాణ ప్రాణ ప్రాణ ఆజురాజ ప్రాణ ఏతి ప్రాణ ఆజురాజ ప్రాణ ఏది ప్రాణ ఏతి ప్రాణ ప్రాణ ఏది యోజ ఏది ప్రాణ ప్రాణ ఏది ప్రాణ ఇది ప్రాణ ఏది యోజ ఏతి యోగో సుమగోషూయ ఏతి యోగో సుమగోషూయోగోషం గృహ్ణాతి గృహ్ణాత్ గోషం గృహ్ణాతి గృహ్ణాతి గృహ్ణాతి గృహ్ణాత్యగోషమోషం గృహ్ణాత్యాగృహ్ణాతి గృహ్ణాత్యా నోన ప్రాణ ప్రాణో నన ప్రాణ ప్రాణ ప్రాణ ఏదు ప్రాణ ఏదు ప్రాణ ప్రాణ ఏదు పరావత పరావత ఏదు ప్రాణ ప్రాణ ఏదు పరావత ఇది పరావత పరావత ఏదు పరావత ఇది పరావత ఏదు పరావత ఇది పరావత ఇది పరావత ఆహాజురాజురాహాజురే వైవాజురాహాజురే వాజురేమైవాజురాజురేవ ప్రాణం ప్రాణమేవాజురాజురేవ ప్రాణం ఏవం ప్రాణం ప్రాణమేవైవ ప్రాణమాత్మన్నాత్మన్ ప్రాణమేవైవ ప్రాణమాత్మన్ ప్రాణమాత్మన్ ప్రాణం ప్రాణమాత్మన్ ధత్తే సప్త ఆత్మన్ ప్రాణం ప్రాణమాత్మన్ ధత్తే ప్రాణమితి ప్రాణం ఆత్మన్ ధత్తే సప్త ఆత్మన్నాత్మన్ ధత్తే ముఖమృతం సప్త ఆత్మన్నాత్మన్ ధత్తే మృతం ధత్తే మృతమృతం ధత్తే ధత్తే మృతమస్యమృతం ధత్తే ధత్తే మృతమసి మృతమస్యమృతమృతమసి ప్రాణాయ ప్రాణాయమృతమృతమసి ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయ ఆస్తి ప్రాణాయ త్వా ప్రాణాయ ఆస్తి ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయత్వేది ప్రాణాయ ప్రాణాయత్వేది ప్రాణాయేది ప్రాణాయ హిరణ్యమిది హిరణ్యం హిరణ్యమిది హిరణ్యమభ్యభిహిరణ్యమిది హిరణ్యమభిహిరణ్యమభ్యభిహిరణ్యమోహిరణ్యమభివ్యభిహిరణ్యమోహిరణ్యమభివ్యా అభ్యవిద్యనిత్యమృతమృతమనిత్యమృతమృతమనిత్యమృతం వైవా అమృతమనిత్యమృతం వై అమృతమృతం హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యమాజురాజురుహిరణ్యం వై వై హిరణ్యమాయో హిరణ్యగోహిరణ్యమాయ ప్రాణ ప్రాణ ఆజురాజు ప్రాణో మృతేన మృతేన ప్రాణ ఆజురాజు ప్రాణో మృతేన ప్రాణమృతే ప్రాణమృతేవాజురాజురే వైవాజురాత్మన్నాత్మన్నాజురే వైవాజురాత్మన్నాజురాజురాత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శతమానగుణ శతమానం ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శతమానం శతమానగో శతమానం ధత్తే ధత్తే శతమానం భవతి శతమానం ధత్తే ధత్తే శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం శతమానం భవతి శతాజుర్భవతి పురుష పురుష శతాజుర్భవతి భవతి శతాజుర్పురుష పురుష పురుష శతాజుశ్శతేంద్రియ జురితి శత ఆయుషేంద్రియ శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ పురుషపురుషేంద్రియ ఇంద్రియ ప్రతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్ట స్పృశతి స్పృశతి భేషజం వై వై భేషజం స్పృశతి స్పృశతి భేషజం వై భేషజం వై వై భేషజం భేషజం వా ఆప ఆపో వై భేదజంభేదజం వా ఆధిపత్యే పామోషధీనామోషధీనామోషధీనామోషధీనాం గర్భం గర్భమోషధీనామపామ ృష్ణేనేవ తై శ్రై ఏతావద్వై ఏతావదేతావద్వై పురుషం పురుషం వా ఏతావదేతావద్వై పురుషం వై పురుషం పురుషం వై వై పురుషం పరిత పరిత పురుషం వై వై పురుషం పరిత పురుషం పరిత పరిత పురుషం పురుషం పరితస్తత్ పరిత పురుషం పురుషం పరితస్తత్ పరిత పరితస్తు దేవైవ తత్ పరిత పరితస్తు దేవైవ తత్త దేవా వా మైవ తత్త దేవా వా దేవా వా వై వై వా వృంధే రుంధే వై వై వా వృంధే అవరుంధే రుంధే వా వరుంధ అర్ధత్యర్థస్య రుంధే వా వరుంధ అర్ధస్యర్థస్యరుంధేరుంధర్థస్యత్వాత్వర్థస్యరుంధేరుంధర్థస్యత్వాత్వాత్వర్థస్యత్వస్యత్వావ్యోమనే వ్యోమనే త్వర్థస్యత్వస్యత్వావ్యోమనే అంతరిక్షమంతరిక్షమాహేదీత్యాహాంతరిక్షం వైవా అంతరిక్షమాహాంతరిక్షం వై అంతరిక్షం వైవా అంతరిక్షమంతరిక్షం వా అర్థస్యర్థస్య వా అర్థస్య విభూమ విభూమర్థస్య వైవా అర్థస్యర్థస్య వైవా అర్థస్య విభూమ విభూమర్థస్య వైవా అర్థ